తృభ్య స్వాహ పంచభ్య స్వాహ సప్తభ్య స్వాహ నవభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహైకాన్నవింశత్యై స్వాహ నవవింశత్యై స్వాహైకాన్నచత్వారివింశతే స్వాహ నవచత్వారివింశతే స్వాహైకాన్నషట్యై స్వాహ నవషట్యై స్వాహ నవాజేత్యే స్వాహైకాన్న సదాయ స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ స్వాభ్యాగ స్వాహ చతుర్భ్య స్వాహ షడ్భ్య స్వాహ అష్టాభ్య స్వాహ దశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ షోడశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహ వింశత్యే స్వాహ అష్టానవత్యే స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ త్రిభ్య స్వాహ పంచభ్య స్వాహ సప్తభ్య స్వాహ నవభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహ ఏకాన్నవింశత్యై స్వాహ నవవింశత్యై స్వాహ ఏకాన్నచత్వారివింశతే స్వాహ నవచత్వారివింశతే స్వాహ ఏకాన్నషట్యై స్వాహ నవషట్యై స్వాహ ఏకాన్నాశీత్యై స్వాహ నవాశీత్యై స్వాహ ఏకా అన్న సదాయ స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ చతుర్భ్య స్వాహ అష్టాభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ షోడశభ్య స్వాహ వింశత్యై స్వాహ షణ్ణవత్యై స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ పంచభ్య స్వాహ దశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ వింశత్యై స్వాహ పంచనవత్యై స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ దశభ్య స్వాహ వింశత్యై స్వాహ త్రివింశతే స్వాహ చత్వారివింశతే స్వాహ పంచాశతే స్వాహ షట్యై స్వాహ సప్తత్యై స్వాహ శీత్యై స్వాహ నవత్యై స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ వింశత్యై స్వాహ చత్వారివింశతే స్వాహ షట్యై స్వాహ శీత్యై స్వాహ సదాయ స్వాహ సర్వస్మై స్వాహ పంచాశతే స్వాహ శతాయ స్వాహ ద్వాభ్యాగం శతాభ్యాగ స్వాహ త్రిభ్యశతేభ్య స్వాహ చతుర్భ్యశతేభ్య స్వాహ పంచభ్యశతేభ్య స్వాహ షడ్భ్యశతేభ్య స్వాహ సప్తభ్యశతేభ్య స్వాహ అష్టాభ్యశతేభ్య స్వాహ నవభ్యశతేభ్య స్వాహ సహస్రాయ స్వాహ సర్వస్మై స్వాహ శతాయ స్వాహ సహస్రాయ స్వాహ విదాయ స్వాహ నిదాయ స్వాహ ప్రేదాయ స్వాహ అద్భుతాయ స్వాహ అన్యర్భుతాయ స్వాహ సముద్రాయ స్వాహ మధ్యాయ స్వాహ అంతాయ స్వాహ పరార్ధాయ స్వాహోదయ స్వాహ అభ్యుక్తే స్వాహోదయ స్వాహోదయ స్వాహోదాయ స్వాహ సువర్గాయ స్వాహ లోకాయ స్వాహ సర్వస్మై స్వాహ ప్రజమం వాజేతేన యంతి యద్దశమః పాపావహీయం వాగేతేన భవంతి యద్దశమః హర్యో వై ప్రజమయ్యదాపథేన ప్రతిపద్యతేగస్థానగోహంతిగోభ్రేషణ్యేత సహీయతేషమేహన్న విభాగ్యముపహన్యతే సహీయతే తస్మైవ్యాహతమేవాన్భారభ్య సమశ్రుతే సగోవ్యాహ సహీయతే తస్మాద్దశమేహన్న విభాగ్యముపహదాగణవ్యక్షమసోకల్వాహయజ్ఞ మధ్యేన దేవాస్వర్గం లోకమాయన యజ్ఞ్యభ్యర్థేనాసురాన్ పరాభావయన్నితి యత్ఖలు మే యజ్ఞస్య సమర్థం తద్యజమానస్య యద్వర్థం తద్భ్రాతుర్యస్యోమేహన్న విభాగ్యముపహన్యదేశేవాసేయ భాష్యాతుషేకవస్తుస్తే విప్రోజర్గజిదత్తనవిందేగంద్రపదనాద్విచ్చిదంతనవిందే గృహవదినాద్విచ్చంతద్విచ్చమేవాసమాగేతత్సత్పరాజ్ ఋగ్భిస్తువంతేయం వై సర్పదోరాజ్ఞేయద్వాహ్యాంకించార్చంతి యదా నృజస్తే నేదగౌ సర్పరాజ్ఞేదేవగించ వాచాభ్యోత్తిష్టామేతాభిర్మనసాస్తవదేన వాయుమామశ్వరసో నాశ్వరేణ సద్యః పరిగాప్తుమరగతి మనో వాయుమాగం సద్యః పరిగాప్తుమరగతి మనః పరిభవతుమ బ్రహ్మపదం ది పరిమితావాచ పరిమితాలి పరిమితాలిస్వాంగోనాస్ బ్రహ్మవాదినా వదంతి కిన్వాసమేనాన్నత్మిజామానో వృంతయజితేంద్రియమిజిగింద్రియేది ప్రాణానన్నాయేత్రేణివాల్లాకాలిచిత్రుపరపశోర్జికిం పంచమేనేది పంచాఖరా పంచమిషేణేది సప్తమదాయుషక్వేమిమష్టమేనేష్టాక్షరాంగాయత్రేమిజిన్నమేనే ఏషవాప్తోద్వాదశాహోత్రయోదశాత్రస్వారయ్యేదశ్చోదయనీయశ్చత్రిరాత్రమరిత్రేమే లోకాయే ప్రాణో వే ప్రథమోదిరాత్రీయో పారస్త్రీయ ప్రాణాపానో దానేష్ేవాణ్ణాద్యే ప్రతిష్టంది సర్వాయుర్యంతి ఏం విద్వాంసత్రయోదశరాత్రమాసతేదాహుర్వాగ్వాగ ద్వాదశాహస్తాన్విచ్చందరిగన్మధ్యేదిరాత్రం గురుగురుపదాసుగాగృహవదేర్వాక్చాదువరిష్టాక్షందోమానాం మహాభృతం కురువన్నిషంతదామేవాజమరంధరేణు పదాసుగాగృహవదేర్వాగ్భవతి పశవో వైషందోమా అన్నం మహాభృతం యజువరిష్టాక్షందోమానాం మహాభృతం కురువంతి పశుషు దైవాన్నాద్య ప్రతిష్టంతి ఆదిత్య అకామయంతోభయోర్లోకయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధిగామేషయోర్ధ ఏకస్మిశ్చాముష్మిశ్చర్దశరాత్రి సప్తఘాన్నాషజయ సప్తారణ్యాభే రామవర్ధేయత్పరాజేనాని వృత్తాన్ని భవంతిమేవదేయోకమభిజయంతిపదేనాని వృత్తాన్ని భవంతిమేవదేయోకమభిజయంతిత్రయస్త్రికంశోమధ్యదస్తోమోభవతస్సామ్రాజ్యమేవ గచ్చంతి రాజోభవతో రాజానేవమానాభవంతిరాత్రమభిదోభవతః పరిగృహేత్యై ప్రజాపతిస్సు వర్గం లోకమేత్తం దేవాన్వాయంతానాదిత్యాశ్చవశవశ్చాన్వాయంతే దేవాబ్రమణియాన్ పశోనుపాదే విష్పతగిలేవాగ్మండగిచేద్భగేదచ్చుర్దశరాత్రం ప్రత్యోహంతాదిత్యా పృష్ఠేసు వర్గం లోకమారోహంత్రాద్యాముష్మిల్లోకే పశోన్ ప్రత్యోహన్ పృష్ఠేరాదిత్యాముష్మిల్లోక ఆర్భవంతఃద్యాముష్మిల్లోకే పశవోగేవం విద్వాగుంసశ్చతుర్దశరా ృష్టాన్మధ్యేష్టాని సర్వసత్తాయోజో వై వీర్యం పృష్టాన్యోజగే వీర్యం మధ్యదే బృహత్ సంతరాభ్యా ీయం వావరసంతరమసో బృహదాభ్యామేవయంతసో అనయోరేవ ప్రయతిష్టందే దేవై యజ్ఞస్యాయనే శ్రీరాభ్యామేవ సువర్గం లోకయ్యంతి పరాంతోపాయే సువర్గం లోకమభ్యాలోహంతి పరాజేనాని పృష్టాన్యుపయంతి ప్రత్యంత్రమాభవతి ప్రత్యవరోభ్యాతిష్ఠిత్యా ఉభయో లోకయోరుద్భోత్తిష్టంతి నిర్దశైతాస్తాసాయ్యాదశ విరాడన్నం విరాదేవాన్నాద్యమవరుంధరేవాభిలోభవరపరిగృహే ఇంద్రవే స్వయం దేవతాభిరాజేత్సనం వ్యాపతమగచ్చత్ ప్రజాపతిపాదామస్తత్పాదేతం పంచదశరాత్రం ప్రాయచ్చత్తమాహరత్తేనాగృతమేషోన్యాభిర్దేవతాభిర్వ్యాపతమగచ్చత్యేవం విద్వాగుంధః పంచదశరాత్రమాదరేవ్యాపతమేవ పాత్మనాభ్యాదుర్వేణ గచ్చన్ నిర్జోజుర్గౌరాజుర్భవీయం వావజ్జోజురం దర్క్షం గౌరసావాజురేష్ లోకేషు ప్రజ ఛందసత్రం వా ఏదత్యచ్ఛందో మై యచ్ఛందో మా భవంతి తేన సత్రం దేవత ఏవ పృథ్వైరవరుంధదేవోఛందో వైరోజో వైవేద్యం పృష్ఠాది పశవశ్చందో మా భోజస్సేవ వేద్యే భజుల ప్రయుతిష్ఠంది పంచదశ రాత్రోభవతి పంచదశో వజ్రవజ్రమేవ్యాజుర్యేభ్య ప్రహరంది రాత్రావమితో భవత ఇంద్రియస్య పరిగృహేత్యై ఇంద్రో వేషిశివా ప్రతిష్ఠిత స ప్రజాపతిపాఠాత్మాేదం పంచదశ రాత్రం వజ్రం ప్రాజక్షేనాగచ్చత్మానందరహత పంచదశరాత్రేణోజోమలమింద్రియం వేద్యమాత్మన్న సత్రం విద్వాగుండ పంచదశ రాత్రమాధురేభ్యాదుర్జానేవ పరాభావ్య విజిత్యస్తేంగచ్చుడాత్మానందహ పంచదశరాత్రేణోజోమలమింద్రియం వేద్యమాత్మందశేతా పంచదశమార్ధమాసస్తరాత్రమాసస్సంవత్సరాత్రేసంవత్సరం ప్రజాయంతే తస్మాత్మసవ్యా ఏతమర్గ్యా పంచదశమార్ధమాసస్తరాత్రమాసస్సంవత్సరాత్రేసంవత్సరస్సు వర్గో లోకస్తస్మాత్సువర్గ్యాగౌరాయుధి పృష్టాని మధ్యే పృష్టాని భవంతిగౌజో వేర్యం పృష్టాన్యోజగే వేర్యం మధ్యలోదశే బృహత్సంతరాధ్యాయం వామనసంతరమసో బృహదాభ్యామేవయంతిసో అనయోరే ప్రతినిష్టంతే దేవీ యజ్ఞాయనే శ్రీరాభ్యామేవ సువర్గం లోకయంతి పరాంచో వాజేతే సువర్గం లోకమభ్యారోహంతి గే పరాజీనాని పృష్టాన్యపయంతి ప్రత్యం ప్రహోభవతి ప్రత్యమరోభ్యాసో ప్రతిష్ఠిత్యాభయోర్లోకయోర్ధోత్తిష్ఠంతి పంచదశైతాస్తాసాంగ్యాదశదశాక్షరా విరానందం విరాజ్యాజైవాధ్యమవరుంధతే యా పంచ పంచదిశో శిక్ష్వేవ ప్రతిష్ఠంతి నిరాత్రావమితో భవత ఇంద్రియస్య వీర్యస్య ప్రజాదే పశూనా పరిగృహేత్యై ప్రజాపతిర్గామయతాన్నాదశ్యామృతం సప్తదశరాత్రమశక్తమాహరక్తేనాయజరతోమేధోన్నాదశవర్తకేవం విద్వాగుంశస్తప్తదశరాత్రమాసదేన్నాదాగేవ భవంతి పంచాహో భవతి పంచవాదవస్సంవత్సరదుష్టేమదం వత్సరే ప్రతిష్ఠంతసో పంచాహరక్తరామంజ్యాంతో యజ్ఞో యజ్ఞమేవారుంధతే సత్రం వాజేతద్గజఛందో మై యచ్ఛందో మా భవంతి జైన సత్తందే పృష్టైరవరుంధరే ప్రసూచ్ఛందో వైరోజో వై వీర్యం పృష్టాది పశవశ్చందో మా భోజస్సేవ వీర్యే పశుషప్రియతిష్ఠంతి సప్తదశరాత్రో భవతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతే రాత్రాదిరాత్రాభితో భవతోన్నాద్యస్య పరిగృహేత్యై సా విరా విక్రమ్యాదిష్టత్ బ్రహ్మణా దేవేష్ దేవాగామయంతో భజగం సంవృంజే హె బ్రహ్మజాన్నేతాగుంశిగం రాత్రేరపశ్యంతతో వైరభయంజ్రహ్మజాన్నం చ బ్రహ్మవత్సినోన్నాభవనేం విద్వాగుంసేతా ఆసురభయమేవ సంవృంజే బ్రహ్మజాన్నం చ బ్రహ్మవత్సినోన్నాభవంతి ద్వేవాదేతే విరాజోదయో దేవనా ప్రతిష్టంది విగుంశో వై పురుషోదశమస్త్యాంగులయోదశమద్వ్యాఘావానే పురుషస్తమాప్తిష్టంది జ్యోజర్గౌరాజిత్యా భవంతీయం వావజ్యోజరంతరిక్షం గౌరసామాజయమానే లోకానభ్యారోహంతి పూర్వంత్యా భవంతి పూర్వమే సుభగ్నం లోకమభ్యారోహంతి పృష్టాని మధ్యే పృష్టాని భవంతి సమగసత్తాయోజో వై వీర్యం పృష్టాన్యోజయే వీర్యం మధ్యదోదశే బృహత్సంతరాభ్యాయంతీయం వావసంతరమో బృహదాభ్యామేవయంతసో అనయో దేవ ప్రతిష్టంతే దేవీ యజ్ఞస్యాయనే స్ఫులేదాభ్యామేవ సువర్గం లోకయ్యంతి పరాహంతో వాజేతే సువర్గం లోకమభ్యాలోహంతిపరాజేనాని పృష్టాన్ని భయంతి ప్రత్యంత్రోభవతి ప్రత్యవరో ప్రతిష్ఠిత్యాభయోర్లోకయోర్ధోత్తిష్ఠంతి రాత్రా భవతా బ్రహ్మవచ్చన సన్నాద్య పరిగృహేత్యై అసావాదిత్యోస్మిల్లోకాదేత్తందేవా పృష్టేష్పరిత్యసువర్గం లోకమగమయన్పరేమస్తాగ్రంథంది వాగేత్రేణ సువర్గే లోకే ప్రత్యస్థాపయన్ పరే పరస్తాగ్రంథం పృష్టేరుపావారోహన్ సవా అసావాదిత్యోకే హరేరుభయన పరిగృహే పృష్టాని భవంతి సువర్గమేమోకయమానాయంతి పరేమస్తాగ్రంథంది వాగేత్రేణ సువర్గే లోకే ప్రతిష్టంది పరే పరస్తాగ్రంథంది పృష్ఠేరుపావరోహంది ఏరే పరస్తాన్నస్య పరాంజస్సు వర్గాన్ లోకాన్ నిష్పద్దేర్నేరవస్తాన్నస్య ప్రజాయద్దహేజులభిజోదివాగేత్యం వరస్తామానా భవంతి సువర్గదేవేనాన్ లోకమభేద పరిగృహ్ణంది ఏదమానా వేయువాగేత్యం సంవత్సర పరస్తామానాభిజోదివాగేత్యం వరస్తామానా భవంతి సంవత్సరగేవాభయద ప్రతిష్ఠంది వృక్షం వేదివాగేత్యం పార్శ్వే పరస్తామానాభిజోదివాగే పృష్టం పార్శ్వే భూయిష్టాగ్రహాగ్రిక్యంతే భూయిష్టగుంశ్రేమిత్రగుంసాయ సప్తరిక్యంతే సప్తవేదీర్ణ్యా ప్రాణా ప్రాణానేవమానేషుతీనాని పృష్టాని భవంతమేవేల్లోకమభ్యాలోహంతేమల్లోకం న ప్రత్యవలోహే జుద్వామాజవానా ప్రమాబీయేర్ణయత్పదే ీనాని వృష్టాని భవంతీమేవేల్లోకం ప్రత్యవరోహంతి అస్మిన్నేవ లోకే ప్రతిష్టంతిన్మాదాయేంద్రోమా ప్రతిష్ఠిత ప్రజాపతిస్మాదాస్పాగేతమేకమిగుషిరాత్రం ప్రాగచ్చత్తమాహరత్తేనాయతృతిష్టంతేనుగాజున ప్రతిష్ఠితాస్మిత్తగేకమిగుషిరాత్రమాదేనంద్వారసమాదా పంచత్రమస్తమే లోకాగమిగుషయేకారందోమే ప్రతిష్టాపదిత్యోనవ్యరోజరాజిరాత్రం రాయచ్చత్తమాహరత్తేనాయుధరేవేశ్వరోజరగయేవం విద్వాంసయేకమిగుంసతి రాత్రమాసు రోచందగేకమిగుంసతి రాత్రం భోజనం భావేకమిగుంసోమేవచ్చంద్రోపతిష్టామేవ ప్రతిష్టార్చేకమిగుంసోదిరాత్రాభవితో భవతో బ్రహ్మవర్జన పరిగృహేత్యర్వాణ్యజ్ఞసంక్రామత్వష్పాతివామభిన్య పురోహిత నిర్దేవర్వేరం కృత్వాష్టం తస్మిహీయతాన్యోస్మాన్వేష్టి శరీరయజ్ఞమలంకృతస్మిన్స్మాన్వేష్టి యజ్ఞయజ్ఞస్తేర సంక్రామకామభి బ్రాహ్మణాని త్రియో దేవాణి యజ్ఞస్తర్వసాదేశాహుమే ఇష్టేణ భక్తముపదేహుమే సమాహం సంతే వృంజేతు విదరంసం ప్రజా పశూన్ ప్రేషాన్ స్వామిధేనాశ్రుతం ప్రత్యాశ్రుతమాశనామితే ప్రజాజానోజాంశ్చకృతమిడా వాశుషా వృంజేతు అగ్నిలేంద్రేణ సోమేణ సరస్వత్యా విష్ణునా దేవతాభిః ్యానువాక్యాభ్యాముపదేహుమే సమాహ్యజ్ఞమాదేషత్కృతం పరిగ్రహంగ్రహమిడామాశిషావృందే సువేయ్యాజానుపదేహుమే సమాహంగ్రహమిష్టయుదురాదేతవ అశోంసం పరోడాన్ సమనాన్యోదయజ్ఞం దేవాన్ సేంద్రానుపదేహుమే సమాహమగ్ఞముఖాన్ సోమవతోగేజ విశ్వే భూనం భవ్యం భవిష్యత్వాహానమరిక్షామయర్వృక్షాహానమోగాయత్తేవృక్షాహానమృథవ్యంధరక్షందర్వృక్షాహానవాగ్నిర్వాగస్తోర్యవృక్షాహానమప్రాణోర్యాణోపానోవృక్షాహానమోన్నం ఘర్వృక్షర్వృక్షాహానమ పితాత్రోత్రవృక్షాహానమోద్భవస్తు వర్మక్షాహానమ ఆమెఘ్రాభవంతామహామాయజ్ఞాపిషదవీర్యావాన్ ఆపో దేవీర్యజ్ఞామాభిషందు సహస్రత్యమా భూమా ప్రహావీర్ ఆమెఘ్రాభవత్తామరోరుక్షుదసేవామిషదాగుంసమీచే ఆదిత్యా రుద్రావసవో మే సదస్యా సహస్రత్యమా భూమా ప్రహావీర్ ఆమాగ్నిక్రామోభిషదోక్షాదిరాత్రోమాభిషత్వామిషర్వర ఇదో అన్యయా వాసుకృతా విషంద సహస్రస్య మా భూమా ప్రహాసీత్ అగ్నిలాతమోన్నభవద్వాచా బ్రహ్మమణినా రూపాణీంద్రేణ దేవానువాదేన ప్రాణాన్ సూర్యేణ ద్యాన్నక్షత్రాణిగమేణ పృథేంద్రాజ్ఞా మనుష్యా ఫలేర్ణాదేగాదశకరేణ సర్పాణ్యాభేణ్యాన్ విష్ణాస్వాణ గాభస్తేనాజాభిక్రోధేన వనస్పతిర్ణోర్జంగాయ ప్రియాస్తోమాన్ బ్రాహ్మణేన వాచం స్వాహాభిమాధీతాయ స్వాహా స్వాహాధీతం మనసే స్వాహా స్వాహావన ప్రజాపతయే స్వాహాకాయ స్వాహాకస్మై స్వాహావతమస్మై స్వాహాదిత్యే స్వాహాదిత్యే మక్యే స్వాహాదిత్యే తమలేకాయే స్వాహా సరస్వత్యే స్వాహా సరస్వత్యే బృహత్యే స్వాహా సరస్వత్యే పావకాయే స్వాహా పూష్ణే స్వాహా పూష్ణే ప్రవచ్చాయ స్వాహా పూష్ణే నర్భిరాయ స్వాహా స్వాహాత్తుష్టే సురేవాయ స్వాహాత్తుష్టే పురలోపాయ స్వాహా విష్ణవే స్వాహా విష్ణవేణ భూయమాయ స్వాహా విష్ణవేణ భూయమాయ స్వాహా సర్వస్మై స్వాహా దర్భ్య స్వాహలోభ్యాగ స్వాహోష్ఠాభ్యాగ స్వాహాయ స్వాహాభ్యాగ స్వాహాక్షేభ్యాగ స్వాహకర్ణాభ్యాగ స్వాహ వారయక్షవ వార్యేభ్య పక్షభ్య స్వాహ వారయక్షవ పార్యేభ్య పక్షభ్య స్వాహేష్ణే స్వాహాభ్యోభ్యాగ స్వాహాయ స్వాహ మూర్ధ్వే స్వాహ మస్తిష్కాయ స్వాహేభ్య స్వాహ మహాయ స్వాహ ేవాభ్య స్వాహ కంధేభ్య స్వాహ కేకలాభ్య స్వాహ పృష్టేభ్య స్వాహ వాయస్యాయ స్వాహ వార్ష్మాభ్యాగ స్వాహ గుంసాభ్యాగ స్వాహ దోషభ్యాగ స్వాహ బాహుభ్యాగ స్వాహ రంగాభ్యాగ స్వాహ శ్రోణేభ్యాగ స్వాహోరుభ్యాగ స్వాహ క్షేమభ్యాగ స్వాహ జంఘాభ్యాగ స్వాహ భరదే స్వాహ శిఖండేభ్య స్వాహ వారధానాయ స్వాహాభ్యాగ స్వాహ శేవాయ స్వాహాయ స్వాహా ప్రజాభ్య స్వాహ ప్రజనాయ స్వాహ్య స్వాహ శభేభ్య స్వాహ లోమభ్య స్వాహ ప్రజయ స్వాహ లోకితాయ స్వాహ మాగంసాయ స్వాహ స్నామభ్య స్వాహ స్తభ్య స్వాహ మజ్జభ్య స్వాహాంగేభ్య స్వాహాత్మనే స్వాహ సర్వస్మై స్వాహ అంజేతాయ స్వాహ అంజక్షాయ స్వాహ శ్రీపదే స్వాహ శ్రీగే స్వాహ శ్రీరంధ్రాయ స్వాహ శ్రీపృష్ఠాయ స్వాహ శిత్యగుంధాయ స్వాహ పుష్పకర్ణాయ స్వాహ శిత్యవృష్ఠాయ స్వాహ శ్రీభ్రవే స్వాహ శ్రీభజలే స్వాహ శ్వేతాలోకాదాయ స్వాహాంజనే స్వాహ లలామాయ స్వాహ శ్రీజ్ఞవే స్వాహ కృష్ణయుతాయ స్వాహ లోహితయుతాయ స్వాహ ఋణయుతాయ స్వాహేతాయ స్వాహ గీతాయ స్వాహ దాదృశాయ స్వాహ సదృశాయ స్వాహ విసృజాయ స్వాహ సుదృశాయ స్వాహ రూపాయ స్వాహ సర్వస్మై స్వాహ కృష్ణాయ స్వాహ శ్వేతాయ స్వాహ విషంగాయ స్వాహ సారంగాయ స్వాహ రుణాయ స్వాహ గౌరాయ స్వాహ బభ్రవే స్వాహ నగుణాయ స్వాహ లోహితాయ స్వాహ శోణాయ స్వాహ శ్యావాయ స్వాహ శ్యామాయ స్వాహ భాగనాయ స్వాహ సురూపాయ స్వాహ అనురూపాయ స్వాహ వినూపాయ స్వాహ సురూపాయ స్వాహ ప్రతిరూపాయ స్వాహ కమలాయ స్వాహ కమలాయ స్వాహ ప్రత్యగాయ స్వాహ ప్రత్యరక్ష స్వాహ సర్వస్మై స్వాహ ఓషధేభ్య స్వాహ మూలేభ్య స్వాహ తూలేభ్య స్వాహ కాండేభ్య స్వాహ వర్షేభ్య స్వాహ పుష్పేభ్య స్వాహ ఫలేభ్య స్వాహ గృహీణేభ్య స్వాహ గృహీణేభ్య స్వాహ పన్నేభ్య స్వాహ సజానేభ్య స్వాహ సర్వస్మై స్వాహ వనస్పతిభ్య స్వాహ మూలేభ్య స్వాహ తూలేభ్య స్వాహ స్కంధోభ్య స్వాహ శాఖాభ్య స్వాహ వన్నేభ్య స్వాహ పుష్పేభ్య స్వాహ ఫలేభ్య స్వాహ గృహీరేభ్య స్వాహ గృహీరేభ్య స్వాహ వన్నేభ్య స్వాహ సజానేభ్య స్వాహ దృష్టాయ స్వాహ దృష్టాయ స్వాహ పరిదృష్టాయ స్వాహ సగవృష్టాయ స్వాహోచ్ఛిష్టాయ స్వాహ రిక్తాయ స్వాహ రిక్తాయ స్వాహ ప్రరిక్తాయ స్వాహ సంయుక్తాయ స్వాహోద్రిక్తాయ స్వాహ సర్వస్మై స్వాహ ఓ బృహస్పతిరకామయ్రందే దేవాధీరంగేరాత్రమశక్తమాహరేనాయమేతస్మైశ్వరేవాదాగచ్చరోధాంగం విద్వాగం సచతుర్విగుంశతి రాత్రమాతరేశ్వరేభ్యో మనుష్యాదే గచ్చంది పురోధాగౌరాయంగౌరవాయమానే విభోర్వంతిభోర్మేవర్గం లోకమభ్యాలోహంతి సత్రం వానే తద్ందాభవంతి తేన సత్రం దేవతేరవరుంధదేవోందీర్యం వృష్టాయ భజవచ్చందోజస్వ వీర్యేర ప్రతిష్టంది బృహద్రసుంతరాభ్యాహయ్యంతీజం వాసో బృహదాభ్యామేవయంతో అనజో దేవ ప్రతిష్టంతే దేవీయజ్ఞాజనే ీతాభ్యామే వసువర్గం లోకయ్యంతయుర్విగుంశతిర్ధమాదాసంవత్సర సంవత్సరస్వర్గో లోక సంవత్సరగేవసువర్గే లోకే ప్రతిష్టంతయత్రీ గాయత్రే బ్రహ్మవత్సరం గాయత్రీ బ్రహ్మవత్సరమవరుంధే రాత్రాభితో బ్రహ్మవత్సరస్య పరిగృహేత్యే యథా వై మనుష్యాం దేవాగ్రాహసంతే కామయంతావత్యం పాపారంభమహత్తరేవేంతరం గచ్చేతర్విగుంధరాత్రమశ్యంతమాహరంతేనాయంతరేతం పాపమానం మృత్యుమహత్తరేవేగం సగుంతరమగచ్చేవం విద్వాగం సచతుర్విగుంధరాత్రమాసదేవత్యమే పాపమానమహత్యస్యం గచ్చంది శ్రీమనుష్యస్తోతిరాభవర్గ లోకస్యానత్యాత్రే పృష్టశ్చరవస్తంవత్సర సంవాదార్థమాదారతమ ప్రవిశ్య దైవేగం సగుంధరమగచ్చం విద్వాగం సచతుర్విగుంశతి రాత్రమాసదే సంవత్సరమేవ ప్రవిశ్యవత్సరేగం గచ్చంది త్రయస్త్రయస్త్రిగుంశావస్థాన్ని త్రయస్త్రయస్త్రిగుంశా పరస్తాత్రయస్త్రిగుంశైరేవో భగతో మత్యం పాపమహత్య దైవేగం సగుంసరం మధ్యలో గచ్చంది పృష్టాది అన్వంచోమధ్యోర్ధాని పృష్టాని భవంతోర్ధ్వాశ్చందో వా ఉభాభ్యాగం రూపాభ్యాగం సువర్గం లోకయ్యంత సత్రం వారేతందో వా భవంతి తేన సత్రం దేవతాయోందో వై రోజో వై వీర్యం పృష్టాని పదవశ్చందో వాసు ప్రతిష్టంతి త్రయత్రయత్రిగుంశా అవస్థాద్భవంతి త్రయత్రయత్రిగుంశా పరస్తాన్మధ్యే వృష్టాన్యో వైత్రయత్రిగుంశా ఆత్మా వృష్టాన్యాత్మదేవృజమానాశ్రమణ్యంతేనాత్తే బృహత్సంతరాభ్యాచ్యంతీజం వృషందో బృహదాభ్యామేవయంత్యసో అనజో దేవ ప్రతిష్టంతే దేవైభ్యశ్చాయేతాభ్యామేవ సువర్గం లోకయ్యంతి పరాహంజోగా వర్గం లోకమభ్యారోహంజయేమరాజేనాభవతి ప్రత్యాక్షోభవతి వర్గే లోకే ప్రతిష్టంత్యక్షరాగాయత్రీ పరిగృహేత్యే వృక్షావాయమనోమకాశేత్వజాయంతే ప్రజయా పశుభిర్యం వా అక్షుద్ధ్యత విరాజమపశ్యత్తాత్మన్ధిత్తాన్నాస్మదే ప్రజాంబలోన్ విరాజమేవాత్రం ధిత్వాన్నా వర్తందే ప్రజాపతిభిర్దేవానం మహిమానం గచ్చంది జ్యోతిరతి రాత్ర భవతి సువర్గస్య లోకస్యానుక్యాత్తే వృక్షస్థలభో భవతి షడ్వాదశవర్షపృష్ఠాని వృత్తేరేవర్తోహం వత్సరం దేశం వత్సరేవ ప్రయక్షంది త్రయస్త్రిగుంసాత్రయస్త్రిగుంసోపయంతి యజ్ఞస్థలం దాసోహ ప్రజాపతిర్వే త్రయస్త్రిగుంస ప్రజాపతిమేవానభంతేత్రమోభవతి విజిత్యా ఏకవిగుంసోభవతి ప్రతిష్టమేవాత్మందే ప్రైవతేన జాయంతేకవిగుంసోభవతి ప్రతిష్టమేవాత్మందంసంవత్సరస్సు వర్గో సంవత్సరస్వర్గోషంతిష్టాన్వయంతిరంవత్సరేవ్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశోపయంతిష్టంతిష్టవతి స్వర్గం లోకమైతం దేవాగేన గేన ఛందసాన ప్రాయుంజతేనాప్తవంతజేదాద్వాత్రిగుంశతగుణాత్రేరవశ్యం ద్వాత్రిగుంశరక్షరానుష్టుగారుష్టభ ప్రజాపతిస్వేనైవ ఛందసా ప్రజాపతి మాత్వాభ్యారక్షత వర్గం లోకమాజేవం విద్వాగుంశలేతా ఆసతేద్వాత్రిగుంశలేతాద్వాత్రిగుంశరక్షరానుష్టుగారుష్టభ ప్రజాపతిస్వేనైవ ఛందసా ప్రజాపతి మాత్వాశ్రయం గచ్చంది స్త్రీ విద్వాగుంసత్రయత్రిగుంసదహమాసరే సర్వేవ ప్రవాహుర్ధరే గ్రామణీయం ప్రాప్నువంతి పంచాంతి పంచవాదంబత్సరే పంచో పంచాక్రామంగో యజ్ఞో యజ్ఞమేవాంధరే ప్రేణ్యాశ్విని భవంతి ప్రేణిమే లోకాయేష్ లోకేషు ప్రజతిష్టంచోత్రేణిమేయజ్ఞాన్యేవాంధదే విస్మయద్భవన్న యశ్వరుద్ధే ేవాదశాహోయత్పురస్వాదశాహుపేయమపేయమపరాజయ్యాంబాచ్యాపరిష్టా ద్వాదశాహముపయంత్యాక్రామేవాచముపయంతి తస్మాదుపరిష్టాద్వాచావదావోమాంతరం వైరశరాత్రేణ ప్రజాపతి ప్రజాశ్రయత్నశరాత్ర భవతి ప్రజామేవ్యజమానాగం హవా ఉదంగశ్రౌల్పాయన సత్రస్యర్థిమపాదయజ్ఞశరాత్రోయజ్ఞశరాత్రభవనిశర్తస్యర్థ్యాసోరిదేవోర్భేష్పహస్య విలోపక్రియదేతస్తేజాయేతిరాత్రామభితో ఆదిత్య అకామయంత సువర్గం లోకమియావేదితే సువర్గం లోకన్న ప్రాజానన్న సువర్గం లోకమాయంత ఏతకం శత్రుగం శత్రాత్రమపశ్యంత మాహరంతేనాయంతతోవేదే సువర్గం లోకం ప్రాజానన్న సువర్గం లోకమాయదేవం యద్వాగం శత్రుగం శత్రాత్రవాసదే సువర్గమేవ లోకం ప్రజానంది సువర్గం లోకయ్యంది జ్యోతిరతి రాత్రభవతి జ్యోతిరేవ పురస్తాత్తదే సువర్గస్థ లోక ప్రజలక్షందయత్వారోభవంతిరస్వాదిశోదిక్ష్వేవప్రజలక్షందిరత్రంబాణేతద్దిరసంద్రవేంగచ్చందామాభవంతితేనరత్రందేవతాయేవమిక్ష్వేరవరుంధదేనరత్రంచందామేరోజవేవేర్యంప్రస్థాయమజవచ్చందామావోజస్యేవమేర్యేమజురప్రజలక్షందిగత్రిగం స్వాహాజ్యమాత్రుదాస్వదే బహిర్హతపుత్రమయత విందేయ ప్రజో దాసాన్ భవేగమిజతేతమేకస్మాన్నమంజాసమశక్తమాహరేనాయోవిందాసానుభవత్యేవం విద్వాగం సగేకస్మాన్నమంజాసమాసలే విందే ప్రజాభిభ్రాతుర్యాన్ భవన్ నిత్రయస్త్రమదోగ్రశ్యంతిషవంజనజాభవంజమంజనజోవజ్రవజ్రమేవ్రాతుర్వేభ్యప్రహర ప్రజలక్షంజోనాదిక్తావాదేతారాత్రజభూనాస్తజ్జలేకస్తేనవంజాసతిజిక్తాస్తజ్జద్భూనసేరష్టాయత్వారిగంసరభూనాజ్జగలువాజిక్తాజ్జప్రజాపజిప్రాజానిపజే ప్రజాపజభిర్వైరాజోవాయేషయజ్ఞోనిదేకస్వాన్నవంజాసోరేవం విద్వాగంసలేకస్వాన్నవంజాసమాసదే భిరాజమేవగచ్చంజన్నాదాభవంతిరాత్రామభితోభవతోన్నాజ్జస్యపరిగృహేత్యే సంవత్సరాయతేవత్సరస్యపత్నేకాష్టకేతస్యాంబాలేతే సంవత్సరమారభ్యతేక్షంతాత్తంబాలేతే సంవత్సరస్యాభిదేక్షంతేకాష్టకాయాం దేక్షంతేంతనామానావృతోభవతో వ్యస్తంబాలేతే సంవత్సరస్యాభిదేక్షంతేకాష్టకాయాం దే ఫల్గుణేర్ణమాసేముఖం వాళ్ళే ఫల్గుణేర్ణమాసేముఖం స్వర్గం వా ఏతే లోకయ్యంతి సత్రమయం చ భీంధర దేక్షాభిలాపానగ్రశ్రవయంత ఉపయద్భ్యద్వాభ్యాంద్రద్వాభ్యాంద్రద్వాభ్యాంసంద్వాభ్యామశ్చిద్వాభ్యాజ్ఞానమాత్మలక్షిణం వేస్త్రమాత్మానమే లక్షిణాన్నేత్తాసువర్గం లోకయ్యంతి భవంతరీరాగం దస్వర్గం లోకమయావేతి బ్రహ్మవాదినో వదంతజిరాత్ర పరమోజ్ఞూలాంగస్పాత్రం ప్రసంవరంతేరద్వాగ్రామం ప్రసంవరంతోమోర్ణమేత్యోమేత్యదానాభ్యపరిగ్యతోమేవైనందే జ్యోతిష్మం ప్రసంవరంతి జ్యోతిష్మో వై స్తోమానా ముఖం ముఖదేవ స్తోమాన్ పయంతేదగ్రస్తాజమభిజం పద్యంతే వర్గో వై లోకోజ్యోతిలోర్మిరాక్షమిత్యాహుబ్రహ్మరాజేహ్రహ్మరామం భగత్తం పద్యతో రాజా